ఆట బాగుంది, కొమ్మల సడి బాగుంది, పున్నమి తోట బాగుంది, వెన్నెల సిరి బాగుంది, అందమైన మల్లె బాల బాగుంది, అల్లి బిల్లి మేఘమాల బాగుంది, చిలకమ్మ బాగుంది, చిరుగాలి బాగుంది, కోయిల పాట బాగుంది, కొమ్మల సడి బాగుంది, పున్నమి తోట బాగుంది, వెన్నెల సిరి బాగుంది.